శిలాపుత్రేవితరామహ్యం శిక్షతం అభిధస్తేరవస్పృతం ద్రిమద్యాగచ్చతం యువం సుషూతం చక్రదఃపురం భజే యువం విప్రస్య జరనామో పేయుషః పునః కలేరగృణతం యువద్వజాః యువం వందన వృష్య దాదుదో పరు యువం సద్యో విశ్వరామేత వేగుతః యువం రేభం రేష నాగుహాహితముదైరేదం భవాంసమశ్వినా యువమిభీషముద సప్తమత్ర జపోమన్వంతం చక్రతః సప్తభద్రయే ఇవం శ్వేతం వేదవేశ్వినాశ్వం నవభిర్వాదీర్నవదీత వాదినం చర్కత్యం దదసద్రావయత్స గంభగన్నరభ్యో హవ్యం మయోభువం కథం రాజానావతి దేవుతశ్చరణాంభో అశ్నోతి సుజితం నగద్భయం యమశ్వినాదుగవారుద్రవర్తనీ పురో రథం కృణుతః పత్న్యా సహ ఆదేన జాతం మదా సోజవీయసారథం జంబా మృభవశ్చక్రురశ్వినా యస్య యోగే దుహితా జాయతే దివ ఉభే అహాని సుదినే వివస్వతః తావత్తిర్యాతం జయుషాపి పర్వతమపిన్వదం సజవే ధేనుమశ్వినా ఋకస్య చిద్వర్తీకామందరా స్యాద్యువం సజీభిర్గృహితామాముంచతం ఏతం వాం స్తోమామశ్వినామకర్మాతక్షామభృగభోనరథం జ్ఞావృక్షామయోషా నాం మర్జే నిత్యం న సూనుం తనయం దధానాహ్యాంతం కుహకోహ వాన్నరాజ్యుమంతం సుపితాజభూషతి ఆదర్యానం విభ్వం విషేవి సేవస్తోర్వస్తోర్వహమానం ధియాసమి కుహశ్చిద్దోషాకుహస్తోరశ్వినాకుహాభివిత్తం కారతకుహోషదుః కో వాం సయుత్రామిషవేవ దేవరం మర్యం నయోషా కృణుతే సదస్థా ృహంస్రావధక్కరాజపుత్రేవసవనావగచ్చత యువా మృగేవ వారణామృగన్యవో దోషావస్థోర్హమిషామి రామహే యువం హోత్రామృతాయుపాతే నరేషం జనాయవహత శుభస్పతి యువాం రఘోషావర్యస్వినా యజీరాజ్ఞాభూతే దుహితా వృచ్చేవాం నరా భూతం మే అన్న ఉత భూతమక్తవే స్వావతే రసినే సత్తవర్వతే యువం కవీష్ట పర్యస్వి నారసం విశో నగుత్సో జరిగర్ణాదాయతః యువోర్హమక్షా పర్యస్వి నామధ్వాసాభరతనిష్కృతం నగోషణా యువం భుజ్యం యువమస్వి నావసం యువం సింజారముసనాముదారసుః యువరాపరి సఖ్యమాసతే యువోరహమవాసా సుమ్నమాచకే యువం కృషం యువమశ్వినాశయం యువం విధంతం విధవామురుష్యథ యువం సనిభ్యస్తనయం తమశ్వినాపవ్రజమోర్నుతః సప్తాస్యం జనిష్టయోషాపతయత్కనీనకో విచారూహన్ వీరుధో దంసనాహను ఆస్మైరీయందే నిమనే వసింధభోస్మాన్నే భవతి తత్పాదిత్వనం జీవం రోదంతి విమాజంతే అధ్వరే దీర్ఘామన ప్రసీదుం దీధయుర్నరాః వామం పితృభ్యోజయిదం స మే రిరేమజపతిభ్యోజనజః పరిష్వజే నతస్య విద్మతదుషు ప్రవోచతయువాహయద్యోపత్యాః క్షేదియోనీషు శ్రీయస్య వృషభస్య రేతినో గృహంగమేవాశ్వినాదుష్మసి ఆవామగం సుమతిర్వాజినీవశూన్యశ్వినా హృత్సుకామా అయం సత అభూరం గోపామి ధునాశుభస్పతి ప్రియార్ఘ్యం నో దుర్యాం అసీమహి కామందసారామనోషో దురో నత్తం ప్రయం సహవీరం వచస్వే కృతం దీర్థం సుప్రభాణం శుభస్పతి స్థానం ప్రదేష్టామపదుర్మతిం భరతం స్వస్వినా విక్షుతస్రామాదయే శుభస్పతి కయేన్యే మే కతమస్య జగ్మదుర్విప్రస్య భావితమానస్య వా గృహం సమానముత్యం పూర్వభూతముత్యా అమృతం త్రిచక్రం సవ నాగనిగ్మతం పరిజ్ఞానం విదత్యం సువ్యక్తిభిర్భయం వ్యూరాషదో హవామహే ప్రాతర్యుషం నా సత్యాధీష్ట ప్రాతర్యావానం మధువాహనం రథం విశ్వయేన గచ్చ శౌర్యజ్వరీర్నరాగీరేస్తిజ్ఞం హోత్రే మందమశ్వినా ఆధ్వర్యం వా మధుపాణిం సుఖస్య మగ్నిహం వా ధృతదక్షం నమోనసం విప్రస్య వాయత్సవనాని గచ్చోదాయాతం మధుపేయమస్మినా అస్తే వసుప్రతరం రాజమస్యన్భూషన్ ప్రభారాస్తోమస్మై వాచాభిస్తో నిరామయజరిగస్వమరింద్రం దోహే నగాముఖాశిక్షాసకాయం ప్రబోధయజరితర్జాలమింద్రం కోసం నూర్ణం వసూనాంగ్రేష్టమాచ్యాయమఖదేయాయసూరం హిమంగన్ భోజమాహుశిశీహి మాశిశయం వా శృణోమి ఆప్నస్వదీమధీరస్సు చక్రవసుమింద్రాభరాణా మమ సత్యేష్ంద్రదంతస్థానాయం తే సమీకే అత్రాయుజం కృణతేయో హవిష్మాన్నాసంవతా సఖ్యం వష్టిశూరాః ధనం నస్పంద్రం వరుణం యోస్మై దీవ్రాన్ సోమాన్ వాసునో జిప్రయస్వాన్ అస్మై శత్రూన్ సుతుకాన్ ప్రాతరం నో నిష్ట్రాన్ యువతిహంతి వృత్రాం యస్మిన్ వయం దీమాసం సమింద్రేయశ్రిశ్రాయ మఖభాకామస్మే ఆరాచిత్సంభజతామస్ శత్రోన్యాస్మై జుమ్నాజన్యానుహంత ఆరాచ్ఛత్రుమవాదస్వరుణముగ్రోజస్వంభ పురుహూతేన అస్మే దేహి యమగ్గోమాదింద్రగృధీరం చరిత్రే వాజరత్నా ేణమాధ్వం తీవ్రా సోమా బహులాంతా సగింద్రం నాహదామానం మఘవానియం సన్నిసందేవాహతిభూరి భామం ఉద ప్రహామాదిదివ్యాజాతికృతం యచ్చగ్నిచినోతి కాలే యో దేవకా మౌనధనారుణద్ధితమిత్తం రాజా సృజతి స్వధావాన్ గోభిష్టదేవామాదిం దురే భామ్యవే నక్షుభం పురుహూత విశ్వాహం అజం రాజాభిప్రథమాధనాన్యస్మాకేన వృజనే నాజయేమ బృహస్పతిర్న పరిపాదు పశ్చాదుతోత్తరస్మాదధారాధాయోః ఇంద్ర పురస్థాధుతమధ్యతో నశాసిభ్యోపరీ వక్రణోదు అచ్చామయింద్రం మతయ స్వర్భిర సద్రీచేర్విశ్వాషదీరూషత పరేష్జం తేజన యోజాపతిం మర్యం నంధ్యం మఘవానమూదయే నఘాద్విగపేతి మే మనస్వేకామం పురుహూతశిశ్రయ రాజేవతస్మరి పరిహిష్యస్మిన్ సోమే వపానామస్తుతే ృజింద్రామాదక్షుధస్ యద్రాజో మఘభావస్వాయీషతే ప్రభణే సప్త సింధోపజో బద్ధం వృషభస్ సుష్మిన వృక్షం సోపలాసమాసం సోమాజయింద్రం మందినస్తమూషద ీరామణీకం సవ సాద విద్యుద్విదత్స్వా అర్మణ భేజ్యోతిరార్యం కృతం నస్వగ్నే విచీనోతి దేవానే సంవర్గం జన్మఘవాసూర్యం జయత్ నదతే అన్యో అనో వీర్యం సగన్న పురాణో మఘవన్నోత నూతన ఘవాజనాపచాక సద్గృహ శక్రస్వరే షరంగ్రై సోమై సహతే మృతంగత ఆపోనసింధోమభియత్సమక్షర సోమాదయింద్రం కుల్యాజీవ హృదం ర్ధం దివి ప్రామో అసేయవృష్టిర్దివ్యే దానూనాధ పాదయద్రజస్వాయో అర్యపత్నీరకృణో జిమా అపహ సంవతే మఘవాజీరదానవే విందజ్జోర్మణ వే హవిష్మాతే ఉజ్జాయతాంబరసర్జ్యోతిషా సహ భూజాజిత్య సుదృఘా పురాణవత్ విరోజనామో భారణాశుచిస్వా అన్నశుక్రం సుచీతసత్వాదిభిష్టరే మామాదిం దురే వామ్యవే నక్షుధం పురుహూత విశ్వాం అయం రాజాభిక్క సమాధనాన్యస్మాకేన భృజనే నాజయేమ గృహస్పతిం నః పరీపాతు పశ్చాదుతోత్తరస్మాదధారాదఘాజోః ఇంద్ర పురస్థాదుతమధ్యతో నఖాసిభ్యోపరీవక్రణోతు ఆజాత్ంద్రస్వర్మదాయో ధర్మానాతూ జానస్సు విష్మాన్ ప్రద్వక్షాణోది విశ్వాసవాంశ పారేణ మహతా వృష్ణ్యేన సుష్మానదస్సుజమాహరీతేక్షవజ్రో నృపతే గవస్తౌ శ్రీభం రాజన్ సుపతాయాణ్యేంద్రవాహోపతిం వజ్రవాహముగ్రముగ్రాసస్తాసేనక్ష సంషభం సత్యసుష్మేమ స్మద్రాసమాదో వహంతు ఏవామతింద్రోనసంసతే రసమూర్జస్కంభం ధరుణావిషాయసే ఓజకృష్ణ సంగ్రే భాయత్వే అప్యసోజసా కే నిపానా వినో వృధే గమన్ నస్మేవ సోన్యాహి సంశేషం స్వాశిషం పరమాజాహి సోమినాః త్వమేసి వేదాస్మిన్నాసత్సి బరిహిష్య నాధిష్యాతవ పాత్రాణి ధర్మాణా రసక్రాయన్ ప్రథమా దేవభూతలోకం ేర్మైవతేవాగపరే సందూ్యో స్వాయేషాం దుర్జిజ ఆయుద్రే ఇచ్చాయే ప్రాగుపరే సంతి రావణే పురునియత్ర వయునా నిభోజనా ధారయ్రంతరిక్షాని కోపయత్ సమీచీనేషణే విష్కభాయతి వృష్ణీమదముక్తాని సంసతి ఇమం విభర్మి సుకృతం దేహంకృతం జేనాజాసీమవంశారుజా అస్మిన్ సుదేశమానే అస్తోక్యం సుతవిష్టో మాఘవన్ బోధ్యాభగః గోభిష్టరే మామాదిం దురే వామ్యవే నక్షుధం పురుహూత విశ్వాం వయం రాజాభిప్రసమాధనాన్యస్మాకేన వృజనే నాజయేమ బృహస్పతిం నః పరీపాతు పశ్చాదుతోత్తరస్మాదధారాదఘాజోః ఇంద్రః పురస్తాదృతమధ్యతో నఃసఖా సఖిభ్యోపరీవకృణోతు దివస్పరి ప్రథమం యజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరీజాతవేదాః తృతీయమత్సుమనాజస్రమింధానయనం చరతే స్వాభీః విద్మాదే అగ్నేత్రయధాత్రయాని విద్మాదేధామవిభ్రేతాభుత్రామాదే నామ పరమం గుహాయద్విద్మాతమత్సంయత జగంధ సముద్రే త్వా రమణా అప్స్వా అంతర్నిచక్షాయీధే దివో అగ్నభూధన్ తృతీయే త్వారజసిదశ్చివాంసమపాముపస్థే మహిడా వర్ధన్ అక్రందరగ్నిస్తనయన్ నిభజ్యో క్షామాదేరిహద్వీరుధస్తమంజన్ సద్యోజ్ఞానో విహీమిద్భోక్షదారోదసీ భానునా భాత్యంతః శ్రీరామోదారో ధరుణోరయీణాం మనీషాణాం ప్రార్పణ సోమ గోపాః వసస్సో నః సహసో అప్సురాజా విభాత్యగ్రావుషసా మిఘానః విశ్వస్య కేతుర్భువనస్య గర్భారోదసీ అపృణాజ్జాయమానః ఏలం ఇరద్రీమభిరత్పరాయంజనాయదగ్నిమయజం తపంచ ఉషిక్పాపకో రజస్సు మేధామత్తేష్వగ్నిరమృతో నిధాయి ఇయర్తి ధూమమారుషం పరిభ్రదుక్షుక్రేణ సోతిషాద్యామినక్షన్ విశానో రక్మముర్యాజ్యౌ దుర్మర్షమాయ శ్రియేరుచానః అగ్నిరమృతో అభవద్వయోభిర్యదే నంజోర్జనయసుదేతాః ఎస్తే అద్య గణవద్భద్రశోచే భూపం దేవధృతవంతమగ్నే ప్రదమ్నాయ ప్రతరం వస్యోచ్చాభిసుమ్నం దేవభక్తం న్యమిష్ట ఆదంభజసౌ శ్రవసేష్వగ్నముక్తముక్తాభజసస్యమానే ప్రియసూర్యే ప్రియో అగ్నాభవాత్యుజ్జాతేన భినదరుజ్జనిత్వైః వామగ్నే యజమానా అనుజ్యోన్విశ్వావసూదధిరేవార్యాణి ప్రయా సహద్రవీణమిచ్చమానాభిజంగోమంతముషిజో వివౌరుః అస్తావ్యగ్నిర్నరాం సుసేవో వై స్వానర ఋషిభిః సోమ గోపాః అద్వేషేద్యావా పృథివీభూతే మదేవా ధత్తరయిమస్మే సువీరం భద్రం నో అపి వాతజమనాః హరిః ఓం ప్రభోజా జాతో మహాన్న భోగం ఋషద్వాసీదతపాముపస్థే ధైర్యోదాయిషదేవజాం శిరం పావసూని విధతే తనూపాః ఇమం విధంతో అపాం సదస్తే ప్రసన్న నష్టం పదైరణుగ్మన్ ఉచదంతముషిజో నమోభిరిచ్ఛంతో ధీరాభృగోవిందన్ ఇమం త్రితో భూర్య విందరిచ్ఛన్ వై భూవసో మూర్ధన్యజ్ఞాయాః సేవృధో జాతర్మ్యేషు నాభిర్యువా భవతి లోచనస్య మంత్రం హోతారముషిజో నమోభిప్రాంచం యజ్ఞం నేతారమధ్వరాణాం దిశావగణ్వన్నరతిం పావకం హౌర్యవాహం దధతో మానుషేషు ప్రభోజ్జయం బ్రహ్మాం విబోధాం మూరామూరం పురాం ధర్మాణం నయంతో గర్భం వనాంధియం దుర్హిరిశ్మశ్రుమ్నార్వాహం ధనర్థం నిపశ్చాశుకృతస్థ భోజం పరీవీతో యోనౌ సీదదంతః సంగృభ్యాభిషాంతమో నాభిధర్మణా యంత్రైరీయతే నృన్ అస్యాజరాసో తమామరిత్రా అర్చద్ధూమాసో అగ్నయః పావకాః స్వాత్రాసోభరణ్యవోభనర్షదో భాజవో న సోమా ప్రజిహ్వజా భన దేవేపో అగ్ని ప్రభజునా నిదేతసా పృథివ్యా సమాజవ సుచరం దంబాభకం మంత్రం హోతారం దధిరేజిష్టం యా వాయవగ్నిం పృథివీ జనిష్టామాపస్వష్టాభృగా భోజం సహోభిః ఈలేన్యం ప్రథమం మాలరిష్టా దేవాస్త చక్షుర్మల భేజత్రం జన్వా దేవాదధిరేహం యమాహం పురస్కృహోమానుషాసో యజత్రం ేస్తువతేవయో ప్రదేవయం యశసత్సం హి పూర్వీ జగ్మాదే దక్షిణమింద్రహస్తం వసూయవో వసుపదే వసూనా గోపాదిం సూరగో నామస్మభ్యం చిత్రం మృషాణం హృయం దాహ స్వాయుధం స్వవాసం సునీతం చతుస్సముద్రం ధరుణం రజీనా సకృత్యం సంస్యం భూరివారమస్మభ్యం చిత్రం మృషాణం రజిందాహ సుబ్రహ్మాణం దేవవంతం బృహంత మురుంగభీరం ఋతుభుద్రమింద్ర శృతరేషముగ్రమాభిమాదిగాహమస్మభ్యం చిత్రం మృషాణం రజిందాహ సనద్వాజం విప్రవీరం తరుత్రం ధనస్మృతం సుశువాంసం సుదక్షం పూర్భితమింద్రసత్యమస్మభ్యం చిత్రం మృషాణం రయందాహ అశ్వావంతం రశిరం వీరవంతం సహస్రణం సదిహం వాజమింద్ర భద్రం రాతం విప్రవీరం స్వర్షామస్మభ్యం చిత్రం మృషాణం రయందాహ ప్రసప్తకో మృతధీతిం సుమేధాం బృహస్పతిం అతిరచ్చాలిగాతి జాంగిరసో నమసోపసద్యోస్మభ్యం చిత్రం మృషాణం రయందాహ ణీవాణో మమ దూతా సయంద్రాం స్తోమాశ్చరంతి సుమతీయానా హృదిస్పృశోమనసాభ్యమానాస్మభ్యం చిత్రం మృషాణం రయందాహ యత్వాజామి దద్ధిరన్నయింద్రభిహంద్రాం క్షయమస మంజనానాభిరజ్యావా పృథివీ గృణీతామస్మభ్యం చిత్రం మృషాణం రయందాహ అహం భూమం వసూ న పూర్వస్మతిరహం ధనాని సంజయామి సస్వత మాం రావందే పితరం నజం దోహం దాసుషే విభజామి భోజనం అహమింద్రో రోధో వక్షో అధర్వణ శ్రుతాయకాజన జమహేరథి అహం దస్యభ్యః పరిణం నమాదే గోత్రాశిక్షం దధీచే మా దరిస్వానే మహ్యం తష్టావజ్రమదక్షదాయసం మజీ దేవాసో నిజన్న విక్రతం మమానీకం సూర్యస్యేవ దుష్టరం మామార్యం దికృతే నకత్వేన చ అరమేతం గవ్యయమస్యం వసుం పూరీషిణం సాయకేనాహిరణ్యయం గురుసహస్రాణి శీసామి దాసుషేజన్మాసో మాస భుక్తినో అమందిషుః అహమింద్రో న పరాజిజ్ఞయుద్ధనం న మృత్యమేవ తస్థే కదాచన సోమమిన్మా శృణ్వంతో యాచతావసురమే పూరవ సఖ్యేరీషాధన అహమేతాశాస్త్రసతోద్వాద్వేంద్రం జే వజ్రం యుధజే కృణ్వత ఆక్వయమానాన్నవహన్మానాహనం దృఢావదన్ననామస్యున్నమస్వినాహ ఈదమేకమేకోహస్మి నిష్ట్రాదభీద్వాదిముద్రజః ఖరంతి ఫలేన పరుషాన్ ప్రతిహన్ని భూరికిం మా నిందంతి తత్ర వో నింద్రాః అహం గుంగుభ్యో అతిథిగ్వమిష్కరమిషం న వృత్రతురం విక్షుధారయం యత్పర్ణ యజ్ఞముతవాచరం జహే ప్రాహం మహే వృత్రహత్యే అసుస్రవి మేనమీ సాప్యయుషే భుజే భూద్ర రామేషే సత్యాగ్రేణు తద్విదా విద్యం యదస్య సమితేషు బ్రహ్మయమాదిదేనం సంస్య ముఖ్యం కరం ప్రణేమస్మిన్ దృశే సోమో అంతర్గోపానేమ మాభిరస్త్రాగ్రేణోతి స దిగ్మలింగం వృషభం యుయుత్సం గృహస్థస్థౌ బహుళే బద్ధో అంతః ఆదిత్యానాం వసూనాం రుద్రియాణాం దేవో దేవానాం నవీనామిధామ హేమా భద్రాయ సపసేతక్షురపరాజితమస్త్రితమశాలం అహందాం కృణతే పూర్వ్యం వస్వహం బ్రహ్మ కృణవం మహ్యం వర్ధనం అహం భూవం యజమానస్య రోదితాయ జ్వలః సాక్షి విశ్వస్మిన్ భరే మాం దురింద్రం నామ దేవతా దివశ్చాపాం చ జంతవః అహం నరీర్ణా విభ్రతారథూ అహం వజ్రం సపసే దృష్ట్వా దదే అహమర్కం కవచే శిశ్రథం హతైరహం వత్స మావమాభిరుచిభిః అహం దృష్ణస్య స్నసి చావధర్యమం నయోరర్యం నామదస్య వే అహం విదేవ వేదసూం రభిష్టయేతుగ్రం కుత్సాయస్మతి భంచరంధయం అహం భూవం యజమానస్య రాజనిప్రయద్భరేతు చేన ప్రజాధిషే అహం రంధయం మృగయం సుతర్వాణేయన్మాధీహేతరయునా జనానుషగె అహం వేషం నమ్రమాజవే కరమహం సవ్యాయమగ్రేభిమరంధయం అహం దయోనవభాస్తం బృహద్రాసం సంవృత్రే భదాసం వృత్రహారూజం యద్వర్ధయం తం వ్రతయం తమానుషద్దూరే పారే రజసోరోచనాకారం అహం సూర్యస్య పరీయాం జాసుభిప్రైతసేభిర్వహమానవోజసా జిన్మాసావో మనోషాః నిర్నిదర్ధకృషేదా సంకృత్యం వసైః అహం సప్తః నహోషో నహుష్టరః ప్రాశ్రావయం సవసా దుర్వసం యదుం అహం యా అన్యం సహసా సహస్తరం నవవ్రాధతో నవతిం చ వక్షయం అహం సప్తస్రవతోధారయం వృషాద్రవిత్నపృథివ్యాం శీరా అధి అహమర్ణాం శివితీరామి శుక్రతుర్యుధావీదం మన వేగాదుమిష్టయే అహం దదాసుధారయం యదాసున దేవశ్చ నత్వష్టాధారయదృశతే స్వార్హంగవామోధస్సు వక్షణా స్వాధోర్మధస్వాత్యం సోమవాసినం ఏవాదేవాంద్రో విభ్యేరేం ప్రచౌత్రేణ భగవాః సత్యరాధాః విశ్వేత్తాదే హరివస్సతి ఓభిదురాధస్వయసో గృణంతి రమో మహేమందమానాయాంధసోర్చా విశ్వానరాజ విశ్వాభువే ఇంద్రస్య యస్య సుమఘం స హోమహిశ్రవో బ్రహ్మం చరోదసీ స పర్యతాః సోజిన్న సఖ్యానర్య ఇగస్తుతశ్చక్రత్యయింద్రో మావతేనరే విశ్వాసుధూర్షు వాచకృత్యేషు సత్పతే వృత్రే వాత్స్వా అభిసూరమందసే కేతేన ర ఇంద్రయేత జిషేయేతే సుమ్నం స ధన్యా అమియక్షాన్ కేతే వాజాయా సుర్యాయేన్విరేకే అప్సుస్వా సూర్వరా సుపుంసే భువత్వమింద్రబ్రహ్మణ మహాన్ భువో విశ్వేషు సవనేషు యజ్ఞియాః భువో నృణ్ సౌత్నో విశ్వస్మిన్ భరే జ్యేష్ఠశ్చమంద్రో విశ్వదర్శనే అభానుకం జాయాన్యజ్ఞమానసో మహీం దవో మాత్రాం కృష్టయో విదుః అసోనుకమజరో బద్ధాశ్చ విశ్వే దేతా సమానాదూ దుమాగ్రీషే ఏతావిశ్వాధవనాదో దుమగ్రీభే స్వయం నోదరసో జానీదే వరాయ దేవాత్రం ధర్మ నేతనా యజ్ఞో మంత్రో బ్రహ్మోద్యతంవసాః ఏతే విప్రబ్రహ్మకృతస్తుతే సచావసూనాం చ వసూనశ్చ ధావనే ప్రతే ధుమ్నస్య మనసా పదా భూవన్మదే సుతస్య సోమ్యస్యాంధసః మహత్తదుల్భం స్థవీరం తదాసీద్యేనావిష్టిత ప్రవివేశీ థాపః విశ్వా అపశ్వద్బహుధాతే అగ్నే జాత వేదస్తన్వో దేవజేతాః కోమాదర్శగవస్తదేవో యో వే తన్వో బహుధా పర్యపశ్యత్ వాహమిత్రవరుణాక్షయంతగ్నేర్విశ్వాస్వమిధో దేవజానీహి వైచ్ఛామత్వా బహుధా జాత వేద ప్రవిష్టమగ్నే అప్సోషధీషు చిత్రభానో దశాంతరుష్యాదధిరోచమానం గోత్రాదహం వరుణ విద్యాదాయం మే దేవమాయునజన్మత్ర దేవా తస్య మే తన్వో బహుధా నివిష్టాయేతమర్థన్నసీకేతాహమగ్ని ఏ హిమనుర్దేవయుర్యజ్ఞకామోరంకృత్యాతమశిక్షేష్యగ్నే యుగాన్ పతక్రీణి దేవజానాహవ్యాని సుమనశ్యమానః అగ్నేః పూర్వే భ్రాతరో అర్థమేతం రసీవాద్వానమన్వావరీవుః తస్మాద్భిరావరుణ దూరమాయం గౌరో లక్ష్యేప్నోర విజేద్యాయాః కుర్మస్తాయురజరం యదగ్నేయథా యుక్తో జాత వేదో నరిష్యాః అథావహాదితు మనస్య మానో భాగం దేవేభ్యో హమిషస్సు జాత యాజాన్మే అనుజాజాశ్చేవ నానూర్జస్వంతం హమిషో ధత్త భాగం ఘతం చాపాం పురుషం చౌషధీనామగ్నేశ్చ దీర్ఘమాయూరస్తు దేవాః తవ ప్రజానుజాజాశ్చ కేవలమూర్జస్వంతో హవిషస్వంతు భాగాః తవాగ్నేయజ్ఞోయమస్తు సర్వస్తుభ్యం నమంతాం ప్రతిశస్తస్రః విశ్వే దేవాశాస్త్రమాయదేహ హోతామృతో మనభయ్యన్నిషద్య ప్రమే బ్రూతభాగేయం భోజేన పథాహవ్యమా భోవహాని అహం హోతాన్యసీదం యదీయాన్ విశ్వే దేవా మరుతో మాజునంతి అరస్వినాధ్వర్యమం వాం బ్రహ్మా సమిద్ధవతిసాహూతిర్వాం అయం యో హోదాగిర్హృదయమస్య కమప్యూహేయత్స మంజంతి దేవాః అరహర్జాయతే మాసి మాస్య సా దేవాదధిరేహవ్యవాహం మాం దేవాదధిరేహవ్యవాహమపం వృత్తం బహుగృచ్ఛ్రాచరంతం అగ్నిర్విద్వాన్ యజ్ఞం నః కల్పయాది పంచజామం త్రివృతం సప్తదంతం ఆవో యక్షమృదత్వం సువీరం యథావో దేవాపరీభక్కరాణి ఆ బాహ్వోర్వజ్రవింద్రస్య ధేయామసేమా విశ్వాప్రతనాజయాతి త్రీణి శతాత్రిసహస్రాణ్యగ్నిం త్రంసశ్చ దేవానవశాసపర్యన్ ఔక్షం ఘృతైరస్త్రేణం బలిరస్మాదిద్భోతారమ్యసాదయంత యమైచ్ఛామనసా సోయమాగాద్యజ్ఞస్య విద్వాన్ప్రకృతస్య జిత్వాన్ యక్షదేవతీయాన్నిగిడత్సదంతరః పూర్వో అస్మత్ అరాధిగోదా నిషదాయజీయానభిప్రయాం శిశుధీతా నిహిక్షత్ యజామహై యజ్ఞయాన్ గ్రంథ దేవాన్ ఈరా మహాయీర్యాన్ ఆజ్యేన సాధ్వీమగద్దేవీతిం నో అద్య యజ్ఞస్య జిహ్వామవిదామగుహ్యాం సరాజురాగాసురభిర్వసా నో భద్రామగద్దేవహూతిం నో అద్య తదజ్యమాత ప్రథమం వజీయేనాసూరా అభిదేవాసామ ఊర్జాదముతజ్ఞయా సపంచజనామమహోత్రం జూషధ్వం పంచజనామమహోత్రం జూషంతాం గోదాతాముతయే యజ్ఞయా సహ పృథివీన పార్థివాత్మ సౌందరిక్షం దివ్యాత్మాత్మస్మాన్ అనంతోభానుమన్విహిజ్యోతిష్మసోరక్షధియాకృతాన్ అనంతనం వాయతజోగు వామపోమనభ్రవజన జాతీ వ్యంజనం అక్షరాగో నక్ష్యత లోతసో న్యాయిష్ధ్వం రసనాభోతబిం అష్టావంధురం వహతాభితోరసం యేన దేవాసో అనయన్నభిప్రియం అస్మన్ వదీరీయతే సంరభధ్వముత్తిష్టత ప్రదారతా సఖాయః అత్రాజరామయే అసన్నదే వా శివాన్ భజముత్తరే మాభివాజానే ేదపసామవస్తమో బిభ్రత్పాత్రా దేవపానాయమా శ్రీదే నూనం వరసం స్వాయసం జేన వృష్టాదేత సో బ్రహ్మనస్పతి సదో నూనం కవయస్సం శ్రీశీతమాసీభిర్యాభిరమృతాయ దక్షస విద్వాంస పదాగుహ్యాని కర్తరేణ దేవాసో అమృతత్వమానసు గర్భేయోషామదర్వత్సమాసన్యీచ్చేన మనసోత జిహ్వయా స విశ్వాహా సుమనా యోగ్యాభిశీషాస నిర్మనతే కారయుజ్జితిం సుతే కీర్తిం మఘవన్మహిత్వాయత్వాభీతే రోదసీ అహ్వజేతాం రావో దేవాం ఆతిరోదసమోజః ప్రజాయై త్వస్యైయదశిక్ష ఇంద్ర యదశరస్తన్వా వావృధానో బలానీంద్ర ప్రబ్రువానో జనేషు మాయేత్సేయాని యుద్ధాన్యాహుర్నాద్యసత్రురావిత్సేరుతే మహిమనస్రమస్యాస్మత్తోర్వర్షజోంతమాపు యన్మాతరం చ పితరం చాగమజనయథాస్తన్వా అస్వాజా చత్వారి దే అసుర్యాభ్యాని మహిడస్య సంతి మంగతాని విశ్వాని విత్సేయేభిక్కర్మాణి మఘవంచ కథ త్వం విశ్వాదశిషే కేవలాని యాన్యావిర్యా చ గుహావసూని కామలింగే మఘవన్మావితాదీస్త్వమాజ్ఞాతమింద్రాసి ధాత యో అదధాజ్యోతిషిజ్యోతిరంధర్యో అసి జన్మధూనా సంవధూని ప్రియం దూషమింద్రాయమన్న బ్రహ్మకృతో మృగదుఃఖాదవాచి దూరే తన్నామదుహ్యం పరాశైర్యత్వా భీతే అహ్వయేతాం వయోధై ఉతస్తభ్నా పృథివీంద్రామభీతే భ్రాతుః పుత్రాన్ మఘవంద్యత్విషాణః మహత్తన్నామగుహ్యం పురస్పృగ్గేన భూతం జనయోజేన భవ్యం రత్నం జాతం జ్యోతిర్యతస్య ప్రియం ప్రియాః సమావిశంతపం చ ఆరోదసి అరుణాదోదమధ్యం పంచ దేవాంగ్రేతుషః సప్త సప్త చతుస్త్రిం సదా పురుధా వితష్టే స్వరూపేణ జ్యోతిషా విభ్రాతేన యదూరాచ్చ ప్రథమా విభ్రామజన యోజేన పుష్కస్య పుష్కం యతేమపరం పరస్యామహన్మహత్యాసురత్వమేకం విధందద్రాణం దమనే బహూనాజ్యువానం సంతం పరితో జగార దేవస్య పశ్యకావ్యం మహిత్వాద్యామపారసస్య సమాన శాత్మనాథాకో అరుణస్సు బ్రహ్మాయో మహస్సూరస్తనాదనీలా యత్వికేత సత్యమిత్తన్నమోఘం వసస్పార్హముతజేతో దదాత ఐభిర్దే వృష్ట్యా పౌంశ్యాభిరోక్షద్వత్రహత్యాయ వజ్రీ ఏ కర్మణ క్రియమాణస్య మన్మరుతే కర్మ ముదజాయంత దేవా కర్మాణి జనయన్ విశ్వౌజాసస్తిహా విశ్వమనాస్తు రాషాన్ ీత్వే సోమస్య దివ ఆవృధానస్సూరో నిర్యుధాదయబద్ధస్యూన్ ఇదం తయేకం పరభూతయేకం తృతీయేన జ్యోతిషా సంవేశస్వ సంవేశనే తన్వా అశ్చారూరేధి ప్రియో దేవానాం పరమే జనిత్రే అనోష్టే వాజింతన్వా అన్నయంతీ భామభస్మభ్యం దాదు ధర్మదుభ్యం అహక్రోధో మహో ధర్మాయ దేవాన్ దివీవజ్యోతిస్వమామీమీయాః వాజ్యదివాజీనేనాసు మేనీ సుమితస్తోమం సుమితో దివం గాః సుమితో ధర్మ ప్రథమాను సత్యాసు మితో దేవాన్సు మితో నమద్మ అగిమ్నలేఖాం వితరశ్చనే శీరే దేవా దేవేష్మదధుర విక్రతుం సమావిమ్యజురుతజాన్యత్వే ధురైఖాం తనోషు నివేవిషుః పునః సరోభిర్విశ్వంబరీ చక్రమోరజః పూర్వాధామాన్యమీరామిమానాః విశ్వాభువనాని మిరే ప్రాసారయంత పురుధ ప్రజా అను విజాసూరవసూరం స్వర్విధమాస్థాపయంత తృతీయేన కర్మణా స్వాం ప్రజా వితరప్యత్యం సహావరేష్వదశస్తంతు మాతకం నామానక్షోద ప్రతిశ పృథివ్యా స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ప్రజాం బృహత్తమహిత్వరేష్దాపరేషు మా ప్రగామపసో భయం మా యజ్ఞాదిందసో వినాః మాందస్థర్నో అరాధయః యో యజ్ఞస్య ప్రసాదనస్తంతుర్దేవేష్వాదతః సమాహూతం నసీమహి మనోన్ బాహూ వామహే నారా సంసేన సోమేణ సమన్మాభిః ఆదయేతు మనః పునః క్రత్వే దక్షాయ జీవసే యోక్త సూర్యం ఋషే పురం నః పితరో మనో దధాతు దేవ్యో జనాః జీవం గాతం ససేమహి వయం సోమం వ్రతేత భవనస్తనూషు బిభ్రతః ప్రజాం వసతేమహి ఓ